పద్నాలుగు. సాధన చేసి తీరాలి. శ్రీరాముడు, ప్రపంచం నిజంగా లేని వస్తువే అయితే ఈ ప్రపంచంలో పడబోకు, ఈ ఇంద్రియాల వలలో పడబోకు అని చెప్పడం దేనికి? వాటిని నిందించడం దేనికి? వశిష్ఠుడు, నిజమే, గగన కుసుమాన్ని ఎవడూ నిందించడు, దానిని ఎవడూ విడిచిపెట్టడు. ఈ సంసారం కూడా అలాంటిదే. అయినా సరే దీనిని పరిత్యజించాలని చెప్పే శాస్త్రం వ్యర్థం కాదు. గగన కుసుమం ఎవడినీ బంధించడం లేదు, సంసారం మాత్రం బంధిస్తోంది. అందువల్ల దాని స్వభావాన్ని వివరించి చెప్పవలసిన అవసరం ఏర్పడింది. అందుకే శాస్త్రం ముందుకు వచ్చి ఈ ప్రపంచాన్ని విశ్లేషించి అది అసత్యమని, గగన కుసుమంతో సమానమని నిరూపిస్తోంది. ఇంతకు మనకు తేలిందేమిటంటే, ఉన్న సత్పదార్థం ఎలాగూ ఉంటుంది, సంసారం ఎలాగూ అసత్తే. కనుక ముక్తి వల్ల కొత్తగా పోయేదేమీ లేదు, కొత్తగా వచ్చేదేమీ లేదు. కనుక ఆత్మజ్ఞానాన్ని సప్తభూమికా క్రమంలో వృద్ధి చేసుకుంటూ అహంకారాన్ని పరిత్యజించి బ్రహ్మభావాన్ని పొందడం మంచిది. సగ్ 31. దీనికోసం ముందుగా పండితులతో సహవాసం చేసి విద్యాభ్యాసం చేయాలి. దానితోపాటు సొంతంగా ఆత్మవిచారణ చేసుకోవాలి. కోహం కథమిదం దృశ్యం, కో జీవః కిం చ జీవనం. ఆసర్వ్ 24. ఇతి తత్వజ్ఞ సంయోగాత్ యావజ్జీవం విచారయేత్ ని ఉడోట్సర్గ 32 శ్లో 18. నేనెవరిని, ఈ దృశ్య ప్రపంచం ఎలా పుట్టింది, జీవుడంటే ఎవరు, ప్రాణాలతో జీవించడం అంటే ఏమిటి అని ఈ విధంగా తనలో తానే విచారణ చేసుకుంటూ ఉండాలి. శ్రీరాముడు, గురుదేవ, పెద్దలను సేవించి సొంతంగా తత్వ విచారణ చేసుకోమంటున్నారు. పెద్దలు తలా ఒకళ్ళు తలకో రకంగా మాట్లాడుతున్నారు. వీళ్లల్లో ఎవరు నిజమైన తత్వజ్ఞులో నేను తెలుసుకునేదెలా? వశిష్ఠుడు, అందరితోనూ విడివిడిగా మాట్లాడి చూడు. ఎవరి వాదనలు వారు చెబుతారు, ఒకరి వాదాన్ని మరొకరు ఖండించుకుంటూ ఉంటారు. ఆ మాటలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తూ ఉంటే వారిలో సరియైన వాదం ఏదో తెలుస్తుంది. అలాంటి సరియైన పండితుణ్ణి ఏకాంతంలో సేవించు. అప్పుడు నీలో విచారణ శక్తి పెరుగుతుంది. దానితో నువ్వే స్వయంగా విచారణ చేసుకోగలుగుతావు. ఇదే ముక్తికి మంచి ఉపాయం. సర్గ 32. మానవులకు ఇహలోకం, పరలోకం అని రెండు ఘోర వ్యాధులున్నాయి. ఈ రెండు లోకాలలోనూ సుఖభోగాలు లభించాలనే ఆశతో మానవులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ రెండు లోకాలు నరకాలే. ఈ నరక వ్యాధికి ఇక్కడే ఇప్పుడే చికిత్స చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధికి సత్సంగము, శమము, ఆత్మజ్ఞానం మొదలైనవి ఔషధాలు. ఇవి ఈ లోకంలోనే దొరుకుతాయి, పరలోకంలో దొరకవు. ఇహైవ నరక వ్యాధేహ చికిత్సాం న కరోతి యహ గత్వా నిరోషధం స్థానం. సరుజః కిం కరిష్యతి ని ఉడోట్సర్గ 33 శ్లో 14. నరకమనే వ్యాధికి ఇక్కడే ఎవడైతే చికిత్స చేసుకోడో వాడు పైకి వెళ్ళి ఏమి చేస్తాడు? జబ్బు చేసినవాడు మందులు లేని చోటుకు వెళ్ళి ఏమి చేస్తాడు? శ్రీరాముడు పరలోక వ్యాధికి తపస్సు, తీర్థయాత్ర, యజ్ఞము, దానం, ప్రాయశ్చిత్తం మొదలైన ఉపాయాలున్నాయని పెద్దలు చెబుతున్నారు గదా. వశిష్ఠుడు, అవి తాత్కాలికోపశమనాన్ని కలిగిస్తాయేగాని ఆ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపలేవు. దానికి ఆత్మజ్ఞానం ఒకటే ఉపాయం. దానికి పూర్వరంగం వైరాగ్యం. జీవితస్య యథా బాల్యం దృష్టం ప్రథమ కల్పికం నిర్వాణస్య తథా భోగ సంత్యాగో రాగశాంతిదహ నీ డొట్టు సర్గ 33 శ్లో 23. జీవితానికి బాల్యదశ ఎలా మొదటిమెట్టో, అలాగే మోక్షానికి ఆశాపరిత్యాగ పూర్వకమైన భోగపరిత్యాగం మొదటిమెట్టు. కనుక రామ, నువ్వు అలాంటి వైరాగ్యాన్ని ఆశ్రయించి కేవలం చిదాకాశస్వరూపంగా ఉండిపో. సహ 33. శ్రీరాముడు, గురుదేవ, ఏదీ లేదని మొత్తాన్ని తుడిచిపెట్టేస్తే గురూపదేశం కూడా తుడిచిపెట్టుకుపోతుంది గదా. అది పోతే ఇక ఆత్మబోధకు ఇక ఉపాయం ఏమిటి? ఆసర్వ్ 25. వశిష్ఠుడు, రామ, లేని దానిని మాత్రమే నిషేధించగలం. బ్రహ్మ లేదని మనం అనడం లేదు. అందువల్ల బ్రహ్మను నిషేధించడం కుదరదు. అందుకే దానిని బోధించే ఉపదేశ వాక్యాలను కూడా నిషేధించడం కుదరదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆ వాక్యాలు వాటంతటా అవే తొలగిపోతాయి. దీనినే పెద్దలు మరో రకంగా కూడా చెబుతున్నారు. శుద్ధ చైతన్యం సంక్షుబ్ధమని, అక్షుబ్ధమని రెండు రకాలు. సంక్షుబ్ధం అంటే అహంకారాది వికారాదులు పొందిన స్వరూపం. అక్షుబ్ధం అంటే ఏ వికారాలు లేని శుద్ధ స్వరూపం. వీటిలో దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో ఆలోచించుకో, దానినే పట్టుకో. సగ్ 34 రామ, అక్షుబ్ధ స్వరూపమే బ్రహ్మ యొక్క శుద్ధ స్వరూపమని, దానిని పట్టుకోమని చెప్పాం. మరి ఈ సంక్షుబ్ధ స్వరూపం ఎవరిది? క్షుబ్ధం అంటే క్షోభను పొందినది. క్షోభ అంటే మార్పు. ప్రపంచమే మార్పు. కనుక సంక్షుబ్ధం అన్నా సప్రపంచం అన్నా ఒకటే. అసలైన రహస్యం ఏమిటంటే నిష్ప్రపంచంగా ఉన్నది, సప్రపంచంగా ఉన్నది కూడా ఒకే అఖండ వస్తువు. ఈ అఖండ వస్తువు మీద దృష్టి నిలవాలి. అంటే ఈ ప్రపంచం అంతా నిష్ప్రపంచ బ్రహ్మమైందా కనిపించాలి. అలాంటి దృష్టిని అభ్యసించి శాంతంగా ఉండిపో. సగ్ 35 తత్వదృష్టితో చూస్తే రూపాలొక మనస్కారాలకు చిన్మాత్రం కంటే మించిన రూపం లేదు. గమనికవర్తమాన భవిష్యత్ కాలాలకు వశిష్ఠ మహర్షి పెట్టిన కొత్త పేర్లే రూపాలొక మనస్కారాలు. ఈ పేర్లను ఆయన ఉపశమ ప్రకరణంలో 48వ సర్గలో గాధిచరిత్ర ఘట్టంలో చెప్పాడు. రూపాలొక మనస్కార తత్తకాల క్రియాత్మకం కుంభాకారో ఘటమివ చేతో హంతి కిరోతీచ. ఉపశమ ప్రకరణం సర్గ 48 52 తాత్పర్యము, ప్రస్తుత కాలంలో ఉండే పదార్థాలు ఇంద్రియాలకు కనిపిస్తాయి. కనుక ఇది రూపాలొక కాలము. భవిష్యత్ కాలంలో జన్మించబోయే పదార్థాలను మనస్సు ఊహించి తెలుసుకుంటుంది. కనుక ఇది మనస్కార కాలము. గతించిన పోయిన పదార్థాలను మనస్సే తాదాత్మ్య భావన చెంది స్మరించుకుంటుంది. కనుక ఇది తత్తాకాలము. కాలాన్ని ఇలా 3 రకాలుగా చెప్పుకోవచ్చు అని అక్కడ చెప్పిన విషయాన్ని మహర్షి మళ్లీ అనుసంధానం చేస్తున్నాడు. వశిష్ఠుడు, కనుక రామ, వాటికి ప్రత్యేక వాస్తవ రూపం లేదు. అయితే అవి నిన్ను ఎలా బాధించగలుగుతున్నాయంటే నీ కోరిక ద్వారా బంధించగలుగుతున్నాయి. కనుక కోరికను తుంచేసుకుంటే బంధం లేదు. హృదయంలో గూడు కట్టుకుని పోయి ఉన్న వాసనల పుట్టలే కోరికలు. అలాంటి వాసనలు లేకుండా నువ్వు ఏ ఇంద్రియంతో ఏ సుఖాన్ని అనుభవించినా నీకు ఏ రకమైన ముప్పు లేదు. కనుక నువ్వు ఇచ్ఛాత్యాగాన్ని సాధించి ముక్తిని అందుకో. సగ్ 36 శ్రీరాముడు, గురుదేవ, సర్వము బ్రహ్మే అయితే ఇచ్ఛ కూడా బ్రహ్మే కదా. ఇక దానిని నిషేధించడం దేనికి? వశిష్ఠుడు, రామ, ఇచ్ఛగూడా బ్రహ్మ అనే మాట సత్యమే కాని ఆ జ్ఞానం నీకు కలిగిననాడు ఇచ్ఛ ఉదయించనే ఉదయించదు. బ్రహ్మకు ఉదయాస్తమయాలు లేవుగదా. మా నిషేధ శాస్త్రం అంతా ఈ జ్ఞానం కలగని వారికోసమే. జ్ఞానం కలిగిన వాడికి విధి నిషేధాలు అక్కరలేదు. దీనినే వెనక్కు తిప్పిచూస్తే ఏతదేవ జతాచిహ్నం యదిచ్ఛాస్వతి తానవం నీ డొట్టు. సర్గ 37 16 32 ఒకడికి ఆత్మజ్ఞానం కలిగిందనడానికి వాడిలో కోరికలు బాగా తగ్గిపోవడమే చిహ్నం. అలాంటివాడి దృష్టిలో అసలు అజ్ఞానే లేడు. ఎందుకంటే జగద్భాంతిని పొందేవాడుగూడా మిథ్యాభూతుడే. కాబట్టి జగత్ప్రమలో ఆయసర్వ్ 26 చిత్రమేమిటంటే అసలు భ్రాంతి గలవాడే లేడు. వాడు లేకుండానే ఈ భ్రాంతి కలుగుతోంది. అందుచేత ఈ జగత్తు పూర్తిగా లేనిదే అని నిరూపణ అవుతోంది. ఒక దృష్టితో సర్వము బ్రహ్మే అంటున్నాము, మరొక దృష్టితో ఏదీ లేదంటున్నాము. అలాగే ఒక దృష్టితో ఇచ్ఛ కూడా బ్రహ్మే, మరో దృష్టితో తథాపి శ్రేయసే మన్యే నన్వనిచ్చోదయం స్ఫుటం ని ఊసర్గ 37 49 ఇచ్ఛ పుట్టకుండా ఉండడమే ఆత్మానందమనే శ్రేయస్సుకు అనుకూలం అని నేను భావిస్తున్నాను. ఇంతకు ఇచ్ఛ అంటే ఏమిటి? చిదాత్మ ఇంద్రియ గోళాల ద్వారా బయటికి ప్రసరించడమే ఇచ్ఛ. ఇదే చిత్తం, ఇదే సంసారం, ఇదే ప్రపంచం కనుకనే దీన్ని వెనక్కు తిప్పితే వచ్చే ఇచ్ఛారాహిత్యమే మోక్షం.